ఇంకా ఇంకా తర్వాత లక్షణాలు తెలుసుకుందాం. ఆచార్యో నాభివ్యక్తవ్య వక్తవ్య పురుషేణ విజానత. అశ్వత్థామ చెప్పిన మాటలు, కృపాచార్యుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి ఓ దుర్యోధన. ఎందుకంటే ఎవడైనా యుక్తాయుక్త విచక్షణ ఉన్నవాడు గురువుని మాత్రం ఏనాడు నిందించరాదు సుమా. గురు నింద అంత మహాపాపం మరొకటి లేదు. అది చేస్తున్నాడు ఈ కర్ణుడు అని చెప్పగానే దుర్యోధనుడు ద్రోణుడికి దండం పెట్టేట. ఆచార్య ఏవ క్షమతాం శాంతిరత్ర విధీయతాం అభిజ్యమానేతు గురువు తద్వృత్తం రోషకారితం. ఏదో రోషంతో కర్ణుడు అన్న మాటల్ని క్షమించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నా అన్నాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఆ మాట అన్నాడో వెంటనే ద్రోణుని చుట్టూ చేరిన కృపాచార్యుడు కర్ణుడు కూడా క్షమించండి అని లెంపలు వేసుకుని శరణ వేడగానే అప్పుడు భీష్ముడి మాట వినగానే నాకున్న కోపం పోయిందయ్యా క్షమించానన్నాడు. గురువులకు అలాంటి హృదయం ఉంటుందండి, వెంటనే క్షమించగలిగ కారుణ్యం ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు కాల విభాగం ఇప్పుడు వస్తున్నది తప్ప ఉప్ప అనగానే భీష్ముడు లెక్క కట్టి చెప్తున్నాడు. తేషాం కాలాతిరేకేణ జ్యోతిషాంచ వ్యతిక్రమాత్ పంచమే పంచమే వర్షే ద్వౌమాసా ఉపజాయత. అంతేకాదు ప్రతి 5 సంవత్సరాలకు 2 మాసాలు అధికంగా వస్తూ ఉంటాయి గనక ఏషామభ్యధికా మాసా పంచచ ద్వాదశ క్షపాహ త్రయోదశానాం వర్షానా మితిమే వర్తతే మతిహి. భీష్ముడు లెక్క కట్టి చెప్పాడు. పాండవులు వనవాసానికి వెళ్ళి అజ్ఞాతవాసం కూడా వెళ్ళి మొత్తం ఎంతకాలమయ్యింది అంటే 13 సంవత్సరాలకు పైన 5 నెలలు 12 రోజులు అయ్యిందయ్యా. ఇప్పుడు ఇంకేం చెప్తాడు ఇక్కడ? సర్వం యథావచ్చరితం యద్యదేభి ప్రతిశ్రుతం. కనుకనే పాండవులు ప్రతిజ్ఞలన్నీ చక్కగా నిర్వహించారు అని తెలుసుకో. అంతేకాదు ఒక్క మాట మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే పాండవులకి ఎప్పుడు దురాశ అనేది లేదు సుమా. వాళ్ళు తపస్సు మొదలైన కఠిన క్రియల్ని ఆచరిస్తూ ఉంటారు. అది ఏది ధర్మమో ఏది అధర్మమో ఆచితూచి అడుగు వేసే లక్షణం పాండవుల వద్ద ఉన్నది. అసత్యం అనేది పాండవుల్లో కనబడదు. ఇది భీష్ముడు చేసిన తీర్మానం. యచ్చానృత ఇతిక్షాయాద్యస్య గచ్చేత్ పరాభవం వృణుజుర్మరణం పార్థ నానృతత్వం కథంచన. పాండవులు మరణాన్నైనా వరిస్తారు కానీ అబద్ధాన్ని మాత్రం ఆడరయ్యా అని తెలుసుకో. సత్యాన్ని తప్పరు, నియమాన్ని తప్పరు. అందుకే వచ్చినవాడు ఖచ్చితంగా అర్జునుడే. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తు మనంగ రాదు రాలచ్చికనై పెనంగిన బలంబులు రెండును గెల్వవచ్చునే హెచ్చగు కుందగున్ దొరరుటెల్ల విధంబుల కూర్చుటట్లుగా కిచ్చదలంచి యొక్కమయ్యి ఇత్తరి పొందగు చేతయుందగన్. తిక్కన దాంట్లో తెలుగు బాగా కనబడుతుందండి. పొందగు చేతయుందగున్ అన్నాడు ఇక్కడ. వచ్చినవాడు ఫల్గుణుడు. ఈ గొప్ప రహస్యం ఏంటంటే జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఫల్గుణ నక్షత్రంలో పుట్టినవాడు జయించి తీరుతాడు. అందుకు వచ్చినవాడు ఫల్గుణుడు అన్నట్టు ఇక్కడ జ్యోతిషాస్త్ర రహస్యం. భీష్ముడికి తెలియాలి వచ్చినవాడు ఫల్గుణుడు. అవశ్యము గెలుతూ మనంగా రాదు కనుక మేము గెలుచుతామనుకోవద్దు. రాలచ్చికనై రాలచ్చి ఎంత అందమైన మాట వేశారండి. అంటే రాజ్యలక్ష్మి కోసము పెనంగిన అంటే యుద్ధము చేసిన పెనంగిన బలంబులు రెండును గెలవచ్చుని. రాజ్యలక్ష్మి కోసం 2 బలములు యుద్ధం చేస్తున్నాయంటే 2 గెలవు కదా, ఎవరో ఒకరు గెలుస్తారు. ఆ ఒకరు అనేది ఎవరు నిర్ధారించగలరు? కనుకనే హెచ్చగు కుందగు. గెలుపు రావచ్చు ఓటమి రావచ్చు, అది ఇటు కావచ్చు అటు కావచ్చు. కనుక ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యుద్ధం కాదు, అర్జున్ని పిలిచి మనం సంధి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 13 ఏళ్ళు పూర్తయిపోయాయి, వాళ్ళ రాజ్యం మనం ఇవ్వడం సంధి చేసుకోవడం చాలా మంచిది. అక్కడే నిర్ణయించాడు మహానుభావుడు, కానీ అక్కడే వీడు నిర్ణయించాడు. వాళ్ళు సంధి కోసం వచ్చినా వాడికి రాజ్యం వెనక్కి ఇవ్వనండి. ఒక్కటి ఆలోచించండి, అనేక మంది దుర్యోధన అభిమానులు ఒక్కసారి తెలుసుకోండి, ఇక్కడ లేరులేండి పొరపాటున, వచ్చినా రావచ్చు పొరపాటు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే కౌరవుల్ని సమర్థించే వాళ్ళు కొంచెం ఆలోచిస్తే 12 ఏళ్ళు వనవాసం, 1 రోజు 7 అజ్ఞాతవాసం ఎవరైతే తెలియకుండా కూడా చేసుకొస్తారో అప్పుడు వాళ్ళకి మనం తిరిగి ఇచ్చేస్తామనే ఒప్పందం మీద జరిగిందిగా. వీళ్ళు సాధించుకొచ్చారు, తిరిగి ఇవ్వడానికి ఏమైందండి? ఇవ్వలేదు. వాళ్ళు ఒక్క పాపం చాలదు వాళ్ళని సర్వనాశనం చేయడానికి. ఇక్కడ ఆలోచించండి, కానీ ఏ విధానం ఆలోచించినా పాండవుల్లో ఇసుమంత కూడా దోషం కనిపించదు. అలాంటి వాళ్ళల్లో కూడా దోషం వెతుకుతున్నారు అంటే ఎంత దోషం హృదయంలో ఉందో అని అర్థం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. లేనిపోనివన్నీ పీకి లాగి అటు కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి మన హీరోలు చేస్తున్నారు. నిన్న జాగ్రత్తగా విన్నారు కదా, మరొక్కసారి ఆవృతం చేసుకుంటే కర్ణుడు దాన వీర సూర్యుడు కాడు. అతడి చరిత్రలో పెద్ద దానాలేం చేయలేదు. ఒకే ఒక నియమం పట్టాడు, అర్జునుడిని చంపే వరకు నేను ఎవడేది అడిగినా ఇస్తాను అని. అంతే ఆ నియమం. ఆ నియమాన్ని ఆధారం చేసుకుని ఇంద్రుడు రాబోతూ ఉంటే ముందే చెప్పాడు సూర్యుడు, ముందే ప్రిపేర్ అయిపోయాడు, నువ్వు ఇంద్రుడివి అని చెప్పాడు. తెలిసే ఇచ్చాడు కవచకుండాలు, మోసమేముంది? అంతేకాదు కవచకుండాలు శక్తి తీసుకున్నాడు. దానం ఇచ్చినవాడు మరొకటి పుచ్చుకుంటే అదేం దానం చెప్పండి? అది దానా లేదు, వేరా లేదు, సోరా లేదు, తెలుసుకోవాల్సింది. ఇది ఒక్కటి తప్ప అది బతుకులో గొప్ప దానం చేసిన ఘట్టాలు లేదు. లేనిపోని పేర్లు వచ్చేసాయి తెలుసుకోండి. ఇక్కడ పోనీ మీకు ఇంకేమైనా కర్ణుడు చేసిన దానం చెప్తే చాలా సంతోషిస్తాను. భారతంలో ఉన్నదైతే అది ఇక్కడ మరేవో పెట్ట కథలు పుట్టు కథల నుంచి తేవద్దండి ఇక్కడ. అందుకు మనకున్న భ్రమను దులిపాలండి ముందు, అది అప్పుడు అసలు భారతం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు తెలుస్తున్నది అదే. ఇంకా విస్తారంగా తెలుసుకోవాలంటే ముందు బేసిక్స్ ముందు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, మనకు పాండురాజ తనయు వర్గమునకు ఎట్లు పొందుగలుగు. వాడికి ఎంత ఖచ్చితమైన అభిప్రాయంలో ఉన్నాడు చూడు దుర్యోధనుడు. వాళ్ళు వెనక్కి వస్తారు ఇస్తాను కాదు, వాళ్ళు వెనక్కి రాకుండా పూర్తి చేద్దామని వీడు కోరిక. నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామహ యద్ధోపచారికం ఎత్తు తచ్చిగ్రం ప్రవిధీయతాం. మనకు పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు పొందుగల కలుగు, నేను రాజ్యభాగమీను, సమరభంగిక విక్రమ నిరత భూనుటిది నిశ్చయము, యుద్ధం చేస్తానని వీడు ఒక ప్రకటన అక్కడే తెలిసిపోయింది. అది విన్నాడు అర్జునుడు, తెలుసుకోవచ్చు. అందుకే తర్వాత వీడు ఏం చేస్తాడని వాడు స్పష్టమైపోయిందని తెలిస్తే తర్వాత ప్రయత్నాలు మనకు అర్థమవుతాయి. వయం చార్ధేన సైన్యస్య, వెంటనే చెప్పాడు లెక్క కట్టి మహానుభావుడు భీష్ముడు. ఇదిగో ఇప్పుడు వీళ్ళని ఎదుర్కొనడం సామాన్యమైన అంశం కాదు. నువ్వు ఒక పని చేయి దుర్యోధన, ఇందులో సగభాగ సైన్యంతో మేము అర్జున్ ఎదిరిస్తాం, ఒక సగంతో. నువ్వు, నేను, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు యుద్ధానికి వెళ్తాం కనుక నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఒక పావుభాగ సైన్యంతో నువ్వు వెనక్కి వెళ్ళిపో, మరొక పావుభాగం సైన్యము గోవుల్ని తీసుకువెళుతుంది అని అనగానే సరైన బయలుదేరిపోయారు దుర్యోధనుడు. యుద్ధానికి వెళ్ళినటువంటి వారిలో దుర్యోధనుడు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఆచార్య మధ్యే తిష్టత్వం అశ్వత్థామాతు సవ్యత. ఇక్కడ భీష్ముడు వ్యూహం వేస్తున్నాడు, ఆచార్య మీరు మధ్యలో ఉండండి, అశ్వత్థామ ఎడం వైపు ఉంటాడు, అలాగే కృపుడు దక్షిణం వైపు రక్షణగా ఉంటాడు, ఇక కర్ణుడు కవచాన్ని ధరించి అందరికీ ముందు ఉంటాడు, నేను సమస్త సైన్యానికి వెనక్కుండి రక్షిస్తూ ఉంటాను. ఇది చాలా ప్రధానమైన అంశం. ఈ విధంగా భీష్ముడు వ్యూహరచన చేశాడు. ఈ లోపల అటు వెళ్ళిపోతున్న దుర్యోధనుడిని చూసేట అర్జునుడు వెంటనే చెప్తున్నాడు, పారిపోతున్న దుర్యోధనుడి వైపు రథం తీసుకువెళ్ళు అన్నాడు. ఇక్కడ రథం అటు తీసుకువెళ్తూ ఉండగా, ముందుగా ఆ రథం అటు తిరుగుతూ ఉండగానే, ఏష ఘోషస్స రథజో రోరవీతి చ వానరః, రథం అటు తిరగగానే ధ్వజం మీద మహావానరం గర్జించిందిట. మాటి మాటికి చూపిస్తున్నాడండి హనుమస్వామిని. అందులో ఇవాళ హనుమాన్ చాలీస కూడా విన్నాం కదా, మరింత విజృంభిస్తుంటాడు స్వామి. ఇమౌ చ బాణౌ సహితౌ పాదయోర్మే వ్యవస్థితౌ అపరౌ చ ప్యతిక్రాంతౌ కర్ణౌ సంస్పృశ్యమే శరు. ఆ దుర్యోధను దగ్గరికి వెళ్లే ముందు ముందుగా గురువులకి నమస్కారం చేసుకున్నాటండి. ఆ గాంధీవాన్ని లాగి రెండు బాణాలు ప్రయోగించాడు. అవి తిన్నగా వెళ్ళి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వాళ్ళ పాదాల మీద పడి చెవుల పక్క నుంచి రెండు వెళ్ళిపోయట. ఇవి నమస్కారపూర్వకమైన బాణాలు, అభినందించట. అంటే మురిసిపోయాడు ద్రోణాచార్యుడు. ఏమి సంప్రదాయం తెలుసా మహానుభావుడికి, ఎంత గురుభక్తి. గురువులు శత్రుస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంత గౌరవిస్తున్నాడు, ఇక్కడ మురిసిపోయాడు ఆయన. ఆడ తర్వాత దుర్యోధనుడు పోయినటువంటి దారివైపు వెళుతూ ఉండగా అప్పుడు కర్ణుడు వెళ్ళి అడ్డుకున్నట్ట. ఇక్కడ కర్ణుడికి అర్జునుడికి గొప్ప యుద్ధం వర్ణన. మనం ప్రధానమైన అంశాలే చెప్పుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఇంకెన్ని రోజులు మిగిలే ఎంత కథ మిగిలిందో నాకు ఎరుక ఉంది కనుక. ఎప్పుడైతే కర్ణుడు ఎదుర్కొన్నాడో కర్ణుడికి ఈయనకి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో కర్ణ సోదరుడు సంగ్రామజిత్తు అనేవాడు కూడా కర్ణుడికి పక్కకొచ్చి అర్జునుడి మీద బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు అవలీలగా ఆ సంగ్రామజిత్తుని సంహరించాడు. ఎప్పుడైతే తన సోదరుడు మరణించాడో వెంటనే కర్ణుడు విజృంభించాడట. అప్పుడు అర్జునుడు వేసిన బాణాలతో చాలా యుద్ధం జరిగిందండి. ఈ జరగగానే ఆ గాయములకు దెబ్బతిని నిలవలేక రథాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు కర్ణుడు. ఇది తెలుసుకోండి, కర్ణ భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. కర్ణుడు పారిపోయాడు. ఆ తర్వాత కృపాచార్యునితో యుద్ధం. ఈ యుద్ధం ఒక్కటి అర్జునుడి యొక్క ప్రతాపాన్ని చూపిస్తుందండి. ఇక్కడ పైగా ఎవరెవరైతే కురువీరుల్లో గట్టివాళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి. అటు వెళుతూ ఉండగా ఎవరెవరి రథం ఎలా ఉంది, ధ్వజం ఎలా ఉంది అన్నీ వివరిస్తూ ఉంటాడు ఇక్కడ మహానుభావుడు అర్జునుడు ఉత్తరుడికి. వెళుతూ ఉండగా కృపాచార్యుడు కూడా నిలవలేక రథాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు. ఆ కృపాచార్యుడితో అర్జునుడు యుద్ధం జరుగుతుంటే దేవతలు చూశారట. అంత భయంకరంగా జరిగింది ఆ యుద్ధం. ఏమైనప్పటికీ కృపాచార్యుడు కూడా యుద్ధభూమి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్రోణునితో యుద్ధం అండి. యుద్ధం చాలా విశేషంగా జరిగింది. తతకృపముపాదాయ విరధంతే నరషభాహ అపజఘ్రుర్ మహావేగాహ కుంతీపుత్రా ధనంజయాత్. ఎప్పుడైతే కృపాచార్యుడు ఆ విధంగా వెళ్ళిపోయాడో ద్రోణుడు వచ్చాడు. ద్రోణుడితో జరిగిన యుద్ధం కూడా విశేషంగా జరుగుతుంది. ఆచార్యుడితో అస్త్రశస్త్ర బలములు కలిగిన అతనితో అర్జునుడు విజృంభించి యుద్ధం చేశాడు. పైగా బ్రహ్మాస్త్రం ఇచ్చిన తర్వాత నిన్నొక్కడు కోరుకుంటున్నానయ్యా అని అన్నట్ట. ఎవ్వరు ఇవ్వలేరు, నువ్వే ఇవ్వాలన్నాడు ద్రోణుడు అర్జునుడితో. ఏమిటంటే నీతో నాకు యుద్ధం చేయాలని ఉందయ్యా, నా గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడండి ఇక్కడ. చేస్తే నీలాంటి వాడితే చేయాలి, నానాడు ద్రోణుడు కోరుకున్నాడు, ఇప్పుడు బాగా దొరికింది యుద్ధం. సతులబ్ధ్వాంతరం తూర్ణం అపాయా జవనైర్హయై, అర్జునుడి యొక్క దివ్యాస్త్రముల యొక్క తాకిడికి ద్రోణుడి కవచం బద్దలైపోయింది, ధనుస్సు బద్దలైంది, చతికిలబడ్డాట. అంతే, మరి హింసించకుండా ద్రోణుడు తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి ముందుకు వెళ్ళిపెట్టు మహానుభావుడు. చూడండి ఎంత విశేషంగా అర్జునుడు వెళ్ళాడు, ఈ లోపల అశ్వత్థామతో యుద్ధం. నిజానికి ఒక్కొక్క దానికి ఒక అధ్యాయం, కొందరికైతే రెండేసి అధ్యాయులు కూడా వర్ణించారు వ్యాసులు వారు. ఆ వర్ణనకు నమస్కారం. అశ్వత్థామ్న పునర్బాణాక్షిప్రమభ్యస్యతో రణి జగ్ము పరీక్షయం తూర్ణం అభూత్తేనాధికోర్జన. అశ్వత్థామ ఎన్ని రకాల అస్త్రాల శస్త్రాలు ప్రయోగించాడు కానీ మొత్తం ఖాళీ అయిపోయాడు అశ్వత్థామకి, ఇంకా చేసేది లేక అతడు వైదొలగాడు. మళ్ళీ కర్ణుడు తేరుకుని యుద్ధానికి వచ్చాడు. మళ్ళీ రెండో మారు ఈ యుద్ధంలో చాలా అవలీలగా మళ్ళీ కర్ణుడు దెబ్బతిన్నాడు, బాధ భరించలేక మళ్ళీ వెన్నుచూపు పారిపోయాడు. అర్జునుడిని ఎదుర్కొన్న ప్రతిసారి కర్ణుడు వీరత్వం ఏంటంటే వెన్ను చూపి పారిపోవడమే, ఇంకేమీ లేదండి. ఇది ఎప్పుడు మూడవ మారు జరిగించారండి ఇక్కడ, కర్ణ భక్తులు గ్రహించురుగాక. తర్వాత కథకి పనికొచ్చాం ఇది ఇక్కడ. ఆడ తర్వాత దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళ పని కూడా ఆ విధంగానే, ఇంచుమించు అందరూ పారిపోవడం, మళ్ళీ సమకూడడం, మళ్ళీ రావడం, ఇదే ఒక్క అందరూ కలిసి రాగానే అటువైపు మహానుభావుడు ద్రోణుడు ముందుకు వచ్చాట. ఈయన చెప్తున్నాడు, ఈ ద్రోణు భీష్ముడు, భీష్ముడు వారు ముందుకు వచ్చినప్పుడు ఈయన నన్ను కొడితే కానీ నేను ఈయన కొట్టనయ్యా అని చెప్పాడు ఉత్తరుడితో. అది చెప్పా భీష్ముడి పట్ల ఇతరు చేసిన యుద్ధం చాలా విశేషం. తర్వాత భీష్ముడు నిస్సంకోచంగా ఎప్పుడైతే బాణములు ప్రయోగించాడో ఈ మహానుభావుడు కూడా బాణములు ప్రయోగించాడు. తం విసంగమపోవాహ సంయంత రజ రథవాజినాం ఉపదేశమనుస్మృత్య రక్షమానో మహారథం. భీష్ముడు మూర్చిపోయిట రథంలో, ఎలా మూర్చిపోయినప్పుడు వెంటనే సారథి రథి మూర్చిపోతే వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అది నియమం సారథికి, వెంటనే అక్కడి నుంచి రథాన్ని తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు దుర్యోధనుడితో యుద్ధం జరిగింది. ఎంతమంది దుర్యోధనుడిని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు దుర్యోధనుడితో యుద్ధం జరిగింది. దుర్యోధనుడు కూడా దెబ్బతిని అతడు పారిపోయాడు. ఆడ తర్వాత కౌరవులందరూ ఓడిపోయి వెనుదిరిగినటువంటి వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు ప్రోత్సహించుకుని తేరుకుని మళ్ళీ అందరూ వాళ్ళ యొక్క రథాలతో వచ్చారట. ఇన్ని మాలు దెబ్బతిని వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి వచ్చారు, విడివిడిగా కాకుండా చూశాడు మొత్తాన్ని. ఈ సమయంలో నేను చేయవలసింది వీరందరినీ సంహారం కాదు, చేయవలసిన పద్ధతి వేరే ఉందని, సమ్మోహనం శత్రు సహోన్యధస్త్రం ప్రాదుశ్చకారైంద్రిరపారణీయం. సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు, దాని ప్రభావం అందరి మీద చూపించి అందరు సమ్మోహితులై మూర్ఛప్రాయులై పడిపోయారు రథాల మీద. ఇది సమయం, వెంటనే వీళ్ళందరూ మూర్ఛలో ఉన్నారు గనక. ఉత్తర ఇదే సమయం, ద్రౌణేశ్చ రాజ్ఞశ్చ తథైవ నీలవస్త్రే సమాదత్స్వ నరప్రవీర. నువ్వు వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి కర్ణుడు పసుపు వస్త్రంతో చేసినటువంటి కుచ్చుళ్ళున్న తలపాగా వస్త్రములు ధరించి ఉన్నాడు, కృపాచార్యులు తెల్లని రంగు వస్త్రములు, అశ్వత్థామ సుయోధులు నీలవస్త్రములు ఇవి పెట్టుకునున్నారు అలంకారాలుగా. నీ చెల్లెలు ముచ్చట తీర్చడం కోసం కోసి జాగ్రత్తగా తీసుకురా. కానీ భీష్మస్య సంజ్ఞాంతు తథైవ మన్యే, భీష్ముడు మూర్ఛ పొందలేదని నా అనుమానం, ఎందుకంటే కొన్ని అస్త్రములు ఆ మహానుభావుడు నేను చేయలేవు, అందుకే అక్కడ మాత్రం చాలా జాగ్రత్త సుమా అన్నట్టు అని ఆ రథాన్ని లోపలికి తీసుకువెళ్ళాడు ఉత్తరుడు. అవన్నీ తీసుకోవాలి కదా, రథంతో పాటు వెళ్తుంది అర్జునుడు, రథంలో ఉన్నాడు, రథం మధ్యకి వెళ్తోంది, ఎక్కడికక్కడ దిగుతున్నట్ట ఉత్తరుడు ఆ పని చేస్తున్నాడు. సరిగ్గా భీష్ముని వైపు వచ్చేటప్పటికల్లా తథాను యాంతం పురుష ప్రవీరం భీష్మశరైరభ్యహనత్తరస్వి సచాపి భీష్మస్య హయాన్ని హత్య వివ్యాధ పార్థో దశభిపృషత్కై. ఎప్పుడైతే అర్జునుడు సమీపానికి వస్తున్నాడో భీష్ముడు వెంటనే లేచి అర్జునుడిపై బాణాలు వేశాడు. ఇక్కడ అర్జునుడికి గాయమైంది, కానీ భీష్ముడి యొక్క రథాశ్వాన్ని చంపి భీష్ముడివి 10 బాణాలు వేసి గాయపరిచాడు అర్జునుడు. అంతే గాయం తిని పడిపోయాడు. అంతేగాని పక్కన వెళ్ళిపోతుంటే కన్నుల తెరిచోడలేదండి భీష్ముడు, తాను యుద్ధం చేశాడు దెబ్బతిని గాయపడి ఉన్నాడు. మొత్తం అటు తిరిగి ఎప్పుడైతే ఆ మహానుభావుడు కావలసిన సరంజామా సేకరించుకున్నాడు తిరిగారో అప్పుడు అందరికి మెలక వచ్చిందిట, దుర్యోధనుడు ఇదిగో వాడు అర్జునుడే కదా అంటే అవును అర్జునుడే అన్నాడు. మరి మీరు చూస్తూ ఉంటే మాకంటే ముందే మెలకువలో ఉన్నట్టున్నారు, అతను నన్ను విడిచిపెట్టారేమి అని, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడన్నాడు. ఇది తెలుసుకో, ఇప్పుడు ఒక్కటే పని మనం చేయగలిసింది, చక్కగా వెనక్కి వెళ్ళడమే సుమా, అందరి ప్రతాపాలు తేలిపోయే కదా, ఇప్పుడు అతన్ని మనం ఎదుర్కొనడం కష్టము అని చెప్పగానే వెళ్ళిపోతున్న వాళ్లపై ఒక్కసారి నమస్కార బాణములు వేసి ఒక్క పని మాత్రం చేసేటండి ఈయన. దుర్యోధనస్యోత్తమరత్నచిత్రం చిచ్చేత పార్థో ముకుటం శరేణ. ఒకే బాణం ప్రయోగించాడు, అది దుర్యోధనుడి కిరీటాన్ని నేలతోసింది. తల తీయలేదు, కిరీటమే తీశాడు సంతోషించాలి. అది ఇంచుమించు దానితో సమానం అది రాజుకి. ఈ విధంగా పరాజితులే వెనక్కి వచ్చేశారు. అర్జునుడి విజయుడే రాజధానికి వెళుతున్నాడు. ఈ లోపల మహాత్ములు వాళ్ళు అప్పటికే చేరుకున్నారు. ఎవరు? విరాటరాజు, కంకుడు, వల్లవుడు వీళ్ళందరూ చేరుకోగానే మహోత్సాహంతో ఇవాళ్ళకి ఆనందంగా ఉంది కంకు, మనం ఇప్పుడు ఆడదాం పాచికలు అన్నాడు. అంత ఆనందోద్రేకం ఉన్నప్పుడు ఆడకపోవడమే మంచిది, నా అనుభవంతో చెప్తున్నాను మీరు అన్నాడు. ఇక్కడ బాగా ఉత్సాహం ఉద్రేకం ఉన్నప్పుడు ఆటల్లో ఉండకూడదయ్యా, ప్రశాంత చిత్తంతో ఆడాలి కనుక వద్దు ఈ ఆటలు అని అంటూ ఉంటే, ఈ లోపల మహానుభావుడు ఉత్తరుడు రాకముందే కొంతమంది భటులు వార్తలు చేరవేశారు. అప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ అది. సాధించారయ్యా ఘన విజయాన్ని ఉత్తరుడు అని అనగానే, చూసావా విన్నావా, ఆ వచ్చినటువంటి కౌరవుల మీదకు ఉత్తరుడు వెళ్ళాడంటే భయపడ్డాను, కానీ మహావీరుడు విజయం సాధించాడు అంటే వెంటనేనట్ట. కృష్ణస్య సారథిశ్చైవ బృహన్నలయాసమౌ. బృహన్నల నలుడితో సమానమైన సారథి. అలాంటి బృహన్నల ఉంటూ ఉంటే ఉత్తరుడికి విజయం రావడంలో ఆశ్చర్యం ఏమున్నది అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా చూశాడు విరాటరాజు. సరే మళ్ళీ మాటలు. ఆ మాటల మధ్యలో ఏమైనా కౌరవులను ఎదుర్కోవడం సామాన్యం కాదయ్యా, ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళు సామాన్యులా అని అంటే, అవునులే బృహన్నల సారథిగా ఉంటే సులభంగా ఎదుర్కోగలను. కోపం వచ్చింది, రెండు మూడు పర్యాలు మాటిమాటికి బృహన్నల సారథిగా ఉంటేను అంటూ ఉంటే విజయం సాధించింది ఉత్తరుడైతే మాటికి సారథిని పొగుడతావేంటి అని. బహుశ ప్రతిషిద్ధోసి, అనేక మార్లు నేను చెప్తున్నా వినకుండా నువ్వు బృహన్నల్ని పొగుడుతున్నావు అని చెప్పి, తత ప్రకృపితో రాజా తమక్షేణాహనద్భుషం. ఒక్కసారి చేతిలో ఉన్న పాచిక తీసి విసిరెట్టండి కోపంతో. విసిరగానే మహానుభావుడి యుధిష్ఠిరునికి తగిలి నెత్తురు కారుతుందండి. ఆ సమయంలో ఒక బంగారు పాత్రలో నీళ్లు పోసి అక్కడికి సైరంధ్రి తెచ్చి రక్తం కింద పడకుండా పట్టిందిటండి. ఇక్కడ ఎందుకంటే కారిన రక్తం నీటిలో పడితే దోషం లేదుట, ఎందుకంటే జలంలోంచి రక్తం ఉత్పన్నం అవుతుంది, కానీ తిరిగి జలంలో పడితే దోషం లేదు, అది నేల మీద పడితే ప్రమాదం. ఆ మాట ద్రౌపది అనలేదు, కేవలం అక్కడ పట్టి ఉంచింది పాత్రని, ఒక సైరంధ్రిగా పరిచర్య చేస్తున్నట్లుగా పట్టి ఉంచింది. ఈ లోపల మహానుభావుడు వచ్చారు అక్కడికి. ఎవరు? ఉత్తరుడు. వచ్చి, ఏంటి నాన్న ఆ మహానుభావుడు నా పనిచేశావు, ఎందుకంటే ఆయన ఎవడు ఈయనకు తెలుసు చెప్పాడు కదా. అంత పనిచేసేవేంటంటే, మయాయం తాడితో జింహో నచేప్యాతదవర్హ. ఇతను చేస్తున్న మాటకి నేను తట్టుకోలేక ఇతను గౌరవానికి అర్హుడు కాడు, నీ పనిచేశానయ్యా. ఎందుకంటే నీ పరాక్రమాన్ని నేను ప్రశంసిస్తుంటే అప్పేడి గురించి ఇతను ప్రశంసిస్తున్నాడు. సరిగ్గా త్వయి షండం ప్రశంసతి, దానికి తెలుగు చేశాను ఇక్కడ అంతే. పేడిని ఇతను ప్రశంసిస్తున్నాడు అంటే, అయ్యా ఒక మహానుభావుడైన దేవసమానుడైన మహాత్ముని వల్ల నేను రక్షింపబడ్డానే కానీ నేను యుద్ధమేం చేయలేదయ్యా, ఎవడా దేవసమానుడు, నీకు అది రేపు సభలో తెలియబడుతుంది అన్నట్టు. ఇంకా అంతే, ప్రస్తుతానికి ఈయన మహాపురుషుడు, ముందని క్షమించమని అడుగు అంటే, అయ్యా క్షమించు, ఉద్రేకంతో అలా చేశాను, పూజ్యుడు నువ్వు అన్నట్ట. మరుసటి సభ, ఆ సభలోకి విరాటరాజు ప్రవేశించక ముందే వీరందరూ ప్రవేశించి ఉన్నారు. వారందరూ ఇదివరకు సింహాసనాలు కాకుండా ఉన్నతమైన ఆసనాల్లో రాజాలంకారమడుతున్నట్ట. ఇదివరకులా లేరు వీరెవరయ్యా అంటూ ఉంటే, అప్పుడు స్వయంగా ఉత్తరుడు పరిచయం చేశాడు, ఇతడు కంకుడు కాదు యుధిష్ఠిరుడు, ఇతడు వల్లభుడు కాదు భీమసేనుడు, వీళ్ళు నకుల సహదేవులు, ఇతడు సాక్షాత్ అర్జునుడు, ఈయనే నాకు సారథిగా వచ్చి తాను రథిగా మారి నన్ను సారథిని చేసుకుని విజయం సాధించిన వాడంటే ఆనందపడ్డారు అక్కడ వాళ్ళందరూ. అప్పుడు ఆ సమయంలో ఒక ఉత్సవం జరిగింది అక్కడ. అప్పుడు ధర్మరాజు యొక్క వైభవాన్ని చూసి, మీలాంటి మహాత్ములు నా వద్ద ఉండి నన్ను ధన్యుల్ని చేశారు అని చెప్తూ కీర్తించారు. దీన్ని బట్టి అంతవరకు కీచకాది దుర్మార్గుల చేత కంటకముగా మరిన మత్స్యదేశం వీళ్ళ వల్ల సుభిక్షమైంది. ఆ తర్వాత పాండవుల గురించి తెలుసుకున్నాక వాళ్ళని సముచితంగా గౌరవిస్తూ ఆమెను చూశాట ద్రౌపదీదేవి. అందరూ నమస్కరించారు ఆమెని. అభ్యాంతు పార్శ్వే కనకోత్తమాంగి యైషా ప్రభా మూర్తిమతీవ గౌరీ నీలోత్పలాభాసురదేవతేవా కృష్ణాస్థితా మూర్తిమతీవ లక్ష్మీ. ఈవిడ సాక్షాత్కరించిన గౌరీదేవి వలె బంగారు కాంతులతో మెరిసిపోతూ దేవతలకే దేవత అయినటువంటి సురదేవతేవ, దేవతలకే దేవత అయిన మహాలక్ష్మి వలె శోభిల్లుతున్న ఈమెయే కృష్ణ అనగా ద్రౌపది అని చెప్పగానే అందరికీ సముచితమైనటువంటి గౌరవం చేశారు. ఆ తర్వాత మహానుభావుడైన విరాటరాజు అంటున్నట్ట, అంతఃపురేఘముషిత సదాపశ్యంసుతాంతవ. నాయనా అర్జున, నీకు నా తరపున ఒక చిన్న కానుక, ఏమి చెయ్యగలను నీవు చేసినటువంటి ఉపకారానికి ಉತ್ತರಾಂ ಪ್ರತಿ ಗೃಹಂತು ಸವ್ಯಸಾಚಿ ಧನಂಜಯ. ನಾ ಕೂತುರಿನ ಉತ್ತರನ್ನು ವಿವಾಹ ಮಾಡವಯ್ಯಾ ಅರ್ಜುನ ಅನಿ ಎಪ್ಪುಡೈತೆ ವಿರಾಟರಾಜ್ ಅನ್ನಾಡೋ వెంటనే ఈమెను నేను వివాహం ఆడరాదు అన్నాడండి. ఎంత ఇక్కడ కూడా మనం అర్జునుని యొక్క వ్యక్తిత్వం చూడాలి. అంతఃపురే ఘముషిత సదా పశ్యన్ సుతాంతవ. నేను అంతఃపురంలో ఈమె విద్య నేర్పాను నీ కూతురికి. విద్య నేర్పినప్పుడు ఈమె శిష్యురాలు, శిష్యురాలకి మేము విద్య నేర్పినప్పుడు ఈమె నా కూతురనే భావం తప్ప మరొక భావం ఆమె పట్ల నాకు కలగలేదు. ప్రియో బహుతమశ్చాసం నర్తకో గీతకో విదహ ఆచార్యవచ్చ మాం నిత్యం మన్యతే దుహితాతవ. నన్ను ఆచార్యుడిగా గౌరవించింది మే, అందుకు ఈమె పట్ల నాకు కుమార్తె భావం ఉందే తప్ప మరొక భావం కలగదు సుమా. అందుకే నేను తప్పకుండా నువ్వు చేసిన అభ్యర్థనని మన్నిస్తున్నా, ఈమెతో బంధుత్వం స్వీకరిస్తాను. కుమార్తెతో పోల్చదగిన వాళ్ళు మరొకిద్దరున్నారు, ఒకరు చెల్లెలు ఇంకొకరు కోడలు. అందుకే ఈమెను నా కోడలుగా చేసుకుంటాను, నా పుత్రుడైన అభిమన్యునికి ఈమెనిచ్చి వివాహం చేస్తాను అని అర్జునుడు ప్రకటించాడు. మహాభాగ్యమని సంతోషించాడు. తస్మాన్ నిమంత్రయేహంతే దుహితాం మనుజాధిప శుద్ధో జితేంద్రియోదాంత తస్యా శుద్ధికృతామయ. దీన్ని బట్టి అర్జునుడు శుద్ధ చరిత్రుడు, జితేంద్రియుడు, మనోనిగ్రహం కలవాడు అని తెలుస్తుంది. లేకపోతే అంతమంది స్త్రీగణము మధ్య ఉంటూ ఆ మహానుభావుడు అతని పేడితనము వంటిదే తప్ప పేడితనము లేదు. మన జాగ్రత్తగా ఊర్వశాపాన్ని పరిశీలించాను ఇక్కడ. అలాగే ఊర్వశితో ఆయన వ్యవహరించినప్పుడు వైనము చూసాం, అది అర్జునుడు జితేంద్రియుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే అతను శుద్ధుడని జితేంద్రియుడని. అందుకే మహాత్ములు ధర్మబద్ధంగా జీవించడమే కాదు, ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు, కనబడతారు అందరికి ఆదర్శంగా, తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు చాలా సంతోషించి కబుర్లు వెళ్ళేయండి. ఎందుకంటే అప్పుడు అక్కడ లేడుగా అభిమన్యుడు. అభిమన్యుడి వనవాస సమయంలోనే కృష్ణ పరమాత్మ తీసుకువెళ్ళాడు. స్వస్త్రీయో వసుదేవస్య సాక్షాత్ దేవశిశుడు యథ. అతడు వాసుదేవునికి మేళనుడయ్యా అభిమన్యుడంటే అని చెప్తున్నట్ట. గొప్పతనం అది. చక్రధారి అయిన కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు, సర్వ విద్యల్లో కుశలుడైనటువంటి వాడు, అతడు నీకు అల్లుడవుతున్నాడు అని చెప్పగానే చాలా సంతోషించారు, కబుర్లు పంపించారు. అప్పుడు అభిమన్యుడు తాను ఆనర్త దేశం నుంచి అభిమన్యుని పిలిపించాడు. వాసుదేవుడు అతనితో పాటు వచ్చాడు. అదేవిధంగా వాసుదేవునితో పాటు ఇతర బంధువర్గం అంతా అక్కడికి చేరుకున్నారు, కృష్ణ పరమాత్మ మొదలైన వారందరూ. ఆ సమయంలో ఉత్తర అభిమన్యుల వివాహం జరిగినది. పారిబర్హం దదో కృష్ణ పాండవానాం మహాత్మనాం స్త్రియోరత్నాని వాసాంసి పృథక్ పృథగనేక తతో వివాహో విధివత్వృధే మత్స్య పార్థయో. ఈ విధంగా పాండవుల సంతతికి చెందిన అభిమన్యునికి, మత్స్యరాజ సంతతికి చెందిన ఉత్తరాదేవికి వివాహము జరిగినది. అక్కడ కృష్ణ పరమాత్మ మొదలైన మహాత్ములు, ఋషులు వీరందరూ దీవిస్తూ ఉండగా వివాహం జరిగినది. ఈ వివాహ ఘట్టాన్ని తిక్కన గారు చాలా రమ్యంగా వర్ణిస్తూ ఆ తలంబ్రాలు పోసుకోవడం మొదలైంది కూడా చూపించారండి. ఒండరుల దోయుళుల ఇనుపొందజేయు అక్షత ప్రకరంబులన్యోన్య మస్తకముల బోసిరి మందార కల్పలతలు విరుల గములు నుండింటిపై కురియునట్లు. ఈ విధంగా ఉత్తర అభిమన్యుల కళ్యాణం అనే మంగళకరమైన సన్నివేశంతో ముగుస్తూ ఉన్నటువంటిది భవ్యమైన విరాట పర్వము. ఈ విరాట పర్వాన్ని వింటే చాలయ్యా శృత్వాతు చరితం పుణ్యం పాండవానాం మహాత్మనాం. పాండవుల చరిత్ర వింటే వాళ్ళకి ఆది వ్యాధి భయములు ఉండవు, పవిత్రులవుతారు. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏంటంటే విరాట పర్వం వింటే అనలేదు, పాండవుల చరిత్ర వింటే అనే మాట కనబడుతుంది ఇక్కడ. అంతేకాదు ఈ విరాట పర్వం వల్ల ఎలాంటి దుర్గమైన స్థితుల్లోంచైనా బయటపడతారు, దుర్గతుల నుంచి బయటపడతారు. ఎంత ఒంటరి అయినప్పటికీ కూడా విజయాలు సాధిస్తాడు, ఈతి బాధలు తొలగిపోతాయి. ప్రత్యేకించి విరాట పర్వం ఫలశ్రుతి ఇక్కడ చెప్తున్నారు. శృత్వా వైరాటికం పర్వ వాసాంశ వివిధాని చ హిరణ్యం ధాన్యం గావశ్చ దర్జా త్విత్తానుసారత. ఈ విరాట పర్వం యోగ్యుడైన వాడిని నియమించి చెప్పమని ప్రార్థించి ఆ చెప్పిన వారిని గౌరవించి వినాలటండి. అలా వినడం చేత ఈ విరాట పర్వము అన్ని విధములు ఈ చెప్పినటువంటి సుభిక్షం క్షేమం ఆరోగ్యం పుణ్యవృద్ధి ప్రజాయతే ఇవన్నీ లభిస్తాయి. క్షేమము ఆరోగ్యము సుభిక్షము ఈ ఒక్క మాట వలనే విరాట పర్వం చదివితే వర్షాలు పడతాయని మాట మనకు వచ్చింది, సుభిక్షం అనే మాట. కానీ వర్షాలు పడతాయని మాత్రం ఇక్కడ చెప్పలేదు. కానీ సుభిక్షం వర్షాలు లేకపోతే లేదు కదా, అని వర్షములు పడితే సుభిక్షంగా ఉంటుంది భారతదేశం. అన్ని విధాలుగా సుభిక్షముగ్గాక ఎన్ని పంటలు నష్టపోయామో అన్ని పంటలు ఇంకా ఇబ్బడి ముప్పడిగా మనకు లభించుగాక, రైతన్నలు క్షేమంగా ఉందురుగాక. భారతం యొక్క ప్రయోజనం ఇది. భారతం మొట్టమొదట అనేకములైనటువంటి శక్తులు, విపరీత శక్తులు విఘ్నములు కలిగించినప్పటికీ ఇక్కడున్న మంత్రబలం నిర్వహిస్తున్నటువంటి యాజ్ఞికులు నిరంతరం ఇక్కడ వివిధ వేద సూక్తములు చదువుతూ ఉంటే మన దాకా వచ్చినటువంటి వర్షములు కూడా భయంకరమైనటువంటి కాలంలో కథకి విఘ్నం కలగకుండా జరిగింది. ఆ తర్వాత మరి విఘ్నం కలగదు. సకాలంలో వర్షాలు పడతాయి. భారతదేశం ఆసేతు సీతాచలం కూడా ఇదివరకు ఎంత దెబ్బతిందో దానికి మించి అభివృద్ధి సాధిస్తుంది, ఇందులో సందేహం లేదు. ఇది భారతం యొక్క మహిమ. అందుకు భారతీయ ధర్మం తెలియజేసినటువంటి ఈ భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం ఎందులో చెప్పబడుతుందో అలాంటి మహాభారతానికి నమస్కరించుకుంటూ, విరాట పర్వానికి ప్రత్యేక నమస్కారం చేసుకుంటూ, ఈ విరాట పర్వంలోనే కొన్ని సంకేతాలు మనకు అందాయి. ఎందుకంటే దుర్యోధనుడు మారడు, ఇప్పుడు వీడు ధర్మబద్ధంగా వచ్చి తిరిగి రాజ్యం ఇస్తామన్న మారడు తెలిపేందుగా. యుద్ధం అయిపోయింది, పెళ్లి కూడా అయింది. ఆ పెళ్లి అయిన తర్వాత మరురోజు సమావేశం ఏర్పడింది. మిత్రులందరూ ఇప్పుడు వచ్చారు కదా విరాటరాజు సభలోనే. కృష్ణుడు, ద్రుపదుడు, బలరాముడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు, శిఖండి, ఇత్యాదులందరూ కూర్చున్నారండి. అనేక మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? మనం చెప్పుకున్నాం పెళ్లి కృష్ణ పరమాత్మ వచ్చాడని చెప్పాం కదా. వాళ్ళందరూ ఆ విరాటరాజ సభలో పెళ్లి తర్వాత కూర్చొని మరోరోజు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు చేయవలసిన కర్తవ్యములు ఏంటి? ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు వచ్చి వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని చక్కగా పూర్తి చేశారు. ఇప్పుడు ఇంక చేయవలసినది ఏమిటి అంటే, ఇప్పుడు సరి అయినటువంటి ఒక దూతని కౌరవుల వద్దకు పంపాలి. కౌరవుల యొక్క అతి లోభము కానీ, ఇంతవరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా రాజ్యాన్ని ఇచ్చి శాంతిని సంధిని కోరేటట్లు కనిపించట్లేదు. అందుకు ఇప్పుడు వెళ్ళేవాడు ఎలా ఉండాలి అంటే, అతి లోభం లేనివాడు, కౌరవుల యొక్క అతి లోభాన్ని తెలుసుకునేవాడు, యుధిష్ఠిరుడి ధర్మము తెలిసినవాడు, ఇరుపక్షాల యొక్క సంస్కారములు తెలిసినటువంటి వాడిని, పవిత్రమైన చరిత్ర గలవాడిని, సావధానుడైన వ్యక్తిని దూతగా పంపాలి. ఆ వెళ్ళిన దూత కౌరవుల అహంకారాన్ని, ఆవేశాన్ని శాంతింపజేసి యుధిష్ఠిరునికి తన అర్ధరాజ్యం తనకు దక్కేటట్లు చేయాలి. ఇంతేనండి, వీళ్ళని కొత్తగా ఏమి అడగలేదు. ఇదివరకు వాళ్ళకి ఏ రాజ్యములు ఉండేవో అవి తిరిగి ఇమ్మనమని అడగాలి అని అంటే, వెంటనే బలరాముడు అన్నట్ట, ఈ మాట చాలా బాగుంది, ఈ విధంగా ప్రయత్నించడం మంచిదే, కానీ ఈ ప్రయత్నం చేసే దూత ఎట్టి పరిస్థితుల్లోనూ కౌరవులకు కోపం తెప్పించకూడదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ బలము అధికారము వాళ్ళకున్నది. పైగా యుధిష్ఠిరుడు జూదం మీద ఆసక్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, జూదం ఆడడానికి అక్కడ అందరూ ఉంటూ ఉంటే ఎవరినీ కాదని మాయావైన శకునితోనే ఆడాడు. పైగా ఆ ఆటలో మత్తెక్కిపోయి రోషావేశంతో జూదం కొనసాగించి ఓడిపోయాడు. అందుకు యుధిష్ఠిరుడిది దోషముంది. అందుకు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళారంటే, బాగా వంగి నమస్కారం చేసి చాలా ప్రేమగా వాళ్ళని బెదిరించకుండా ప్రేమగా మాట్లాడి బ్రతిమలాడి రాజ్యాన్ని తెప్పించాలి అన్నట్టు. ఎవరు? బలరాముడు. అనగానే సాత్యకి లేచాడండి. నువ్వు మాట్లాడింది ఏం తప్పులేదు, కానీ ఎంత తప్పుడు మాట్లాడినా మా మౌనంగా కూర్చున్నారే వీళ్ళందరిది తప్పు అన్నట్టు. ఎంత గొప్ప మాట చెప్పండి, చెప్పనే చెప్పక. బలరాముడిని ఎంత గౌరవించాడో, గౌరవించాడా? పైగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఉంటాయ్యా, ఒకే చెట్టుకు రెండు రకాల పళ్ళు ఉంటాయా, ఒకటి విషఫలం ఒకటి అమృతఫలం, చిత్రం కృష్ణుడికి నీకు ఎంత తేడా. పైగా నువ్వు ఆడుతున్న మాట ఏమైనా బాగుందా? బుద్ధున్నవాడు ఎవడైనా ధర్మరాజు తప్పు చేశాడు అంటారా? ధర్మరాజు జూతం కోసం వెళ్ళాడా? వాళ్ళు పిలిపించారు, ఇది తెలుసుకోవాల్సినది. పైగా తాను శకుని ఎంచుకోలేదు, వాళ్ళందరూ శకుని అడ్డం పెట్టుకుని అతని ద్వారా ఆడారు, ఇది తెలుసుకో. పైగా నేను నేర్పర్ని కాను తెలియదంటూనే ఉన్నాడు, ఆడారు, వంచన చేశారు, నీకు తెలియదు. జరిగిన పద్ధతి అంతా కూడాను ధర్మరాజుని వాళ్ళు అధర్మంగానే ఓడించారు. ఆయన మోసమైనా సరే వీడిది మోసం జూదము చల్లదని అనలేదు. వీళ్ళు మోసం జూదంలో కూడా అంగీకరించిన దాన్ని శిరస వహించి కష్టపడి 12 ఏళ్ళు వనవాసం, అజ్ఞాతవాసం నియమం తప్పకుండా చేసి వచ్చి వాళ్ళ పైతృకమైన అంటే పితృపితామహుల నుంచి వస్తున్న వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందడానికి వెళ్ళి దేబిరించాలా, అడగాల, వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకోవాలి. అందుకే ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల ముందు యాచించకూడదు, వాళ్ళు అప్పగించాలి, అప్పగించేటట్టు మాట్లాడాలి, అప్పగిస్తారా లేదా అని అడగాలి, అప్పగించకపోతే యుద్ధం చేయాలి, ఇది చేయవలసింది అని సాత్యకి అనగానే సభాసదులందరూ కరతాళధ్వని చేసేట, బలరాముడు తల ఉంచేటట్టు ఇక్కడ అంటే. అప్పుడు ఇతడు చెప్పినది పూర్తి సత్యమన్నాడు ద్రుపదుడు, ఎందుకంటే అందరికంటే పెద్దవాడు ద్రుపదుడు. సాత్యకి చెప్పింది చాలా యుక్తముగా ఉన్నది. బలదేవస్య వాక్యంతో మమ జ్ఞానే నయుజ్యతే, నాకున్న తెలివితో చెప్తున్నాను, బలరాముడి మాట స్వీకరించడానికి లేదు. ఎందుకంటే మృదిం వై మన్యతే పాపో భాషమాన మశక్తికం, ఎప్పుడు దుర్మార్గుల దగ్గర మెత్తదనము పనికిరాదు సుమ. ఎక్కడ మెత్తదనం ఉండాలి, ఎక్కడ కాఠిన్యం ఉండాలో తెలియాలి. పాపాత్ముడు దుర్యోధనుడు, గాడిది పట్ల మెత్తదనం, ఆవు పట్ల కరకుదనం కూడదయ్యా అన్నట్టే సామెత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. ఎవడు గాడిదో ఎవడు ఆవో అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అందుకు ఇప్పుడు మనకు విద్వాంసుడైనటువంటి నా పురోహితుడు గొప్ప జ్ఞాని ఇతడు, ఇతన్ని పంపించి ధృతరాష్ట్రుని వద్దకు ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని అప్పగించండి, లేకపోతే యుద్ధం చవిచూడవలసి వస్తుందని హెచ్చరికే చేయాలి అని చెప్పగానే అప్పుడు వాసుదేవుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుని మాటలన్నీ అమృతాలండి, ఎంత అద్భుతంగా ఉంటాయో పరిశీలించాలి. ఇక్కడ ఇది పెళ్లి వేడిక, పెళ్ళి అయింది, ఇంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు ఈ పెళ్లి ఉత్సాహం ఇలాగుండని, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం. ద్రుపద, వయస్సుతో జ్ఞానంతో నువ్వు చాలా పెద్దవాడివి, ఎందుకంటే బలరాముడు అక్కడ నొచ్చుకున్నాడన్న విషయం గమనించాక విషయాన్ని ఎక్కువ చేయలేదు మహానుభావుడు. ఏది ప్రయోజనకరమో మాకంటే నీకు బాగా తెలుసు గనక సరైన దూతను నువ్వే పంపించు. పంపించి దర్పంతో మూఢుడయ్యున్నటువంటి దుర్యోధనుడు సంధి ప్రయత్నానికి అంగీకరించకపోతే మన మిత్రబలగానక కబుర్లు చెప్పి బలాల్ని సమీకరించు, ఇది చెయ్యి, మనకు కావాల్సినవి సమీకరించు అని చెప్పి కృష్ణ పరమాత్మ ద్వారక్కి వెళ్ళిపోయాడు. అతనితో పాటు వచ్చినటువంటి ప్రధానులందరూ వెళ్ళిపోయారు, ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరారండి. ఈ లోపల ద్రుపదుడు తన పురోహితుని హస్తినికి పంపించాడు. ఆయన అలా వెళ్ళాడో లేదో ఇంకా సైగ చేశాడు, ఎవరు బలాలు వాళ్ళు సమకూర్చుకోవాల్సిందే, మీరు యుద్ధం అనివార్యం అనిపిస్తున్నది, బలములు సమకూర్చుకోండి అనగానే ముందుగా మహానుభావుడు అర్జునుడు, పాండవులు ఒక్కొక్క రాజు వద్దకు దూతల్ని పంపుతూ ఉంటే ఒక మహాత్ముని వద్దకు అతను దూతల్ని పంపవద్దు, నేనే వెళ్ళి సాయం అడుగుతానన్నట్టు అర్జునుడు. మిగిలిన వాళ్ళ వద్దకు మాత్రం దూతలు పంపండి, అతని వద్దకు నేనే స్వయంగా వెళతాను. ఎవరయ్యా అంటే ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ, ఆయన వద్దకు ఆయన యొక్క బలాన్ని, ఆయన సైన్యం అంటే సామాన్యం కాదు, ఆ యదువంశంలో వృష్ణి, అంధక, భోజ ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క అధీనంలో ఉన్నాయి. పైగా ఆనాడు రాజులందరికీ కృష్ణుడంటే ఒకనొక భయము ఒకనొక గౌరవము, ఇది తెలుసుకోవాల్సింది. కింగ్ మేకర్ అండి, పరాజయం లేనివాడు, అందుకే రాజులందరూ కృష్ణుని గౌరవిస్తారు, అది చాలా ప్రధానం. అందుకు కృష్ణుని ఒక్కడిని మనం ఆశ్రయించి అతని బలాన్నంతటిని మనం అడగాలి. అందుకు నేను బయలుదేరతాను అని బయలుదేరాడు. కానీ ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కుతంత్రంతో అర్జునుడు బయలుదేరాడన్న వార్త తెలియగానే మహావేగము కలిగినటువంటి అశ్వములు రథములు ఏర్పాటు చేసుకుని మరొక త్రోవలో తాను ముందు ద్వారక చేరుకున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ మహానుభావుడు ద్వారక చేరడానికి ఉన్న దూరం కంటే అతడి దూరం తక్కువ, పైగా అతడు ఏర్చుకున్నటువంటి పరివారములు ఎక్కువ, దానితో సులభంగా చేరిపోయాడు. అతను ముందు చేరుకున్నాడు అక్కడికి. బంధువులు గనక లోపలికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది. కృష్ణ పరమాత్మ ఆ సమయంలో నిద్రిస్తున్నట్ట, అందుకు ముందు వెళ్ళాడు. ఈ చిన్న అధ్యాయం అండి, కానీ మహాభారతానికి అంతటికీ అధ్యాయమే మూలం, తెలుసుకుంటే చాలు. మహాభారతం అంతా ఇక్కడ అర్థం చేసుకోవాలి, మన బ్రతుకులు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క సన్నివేశంలో మొత్తం భారత సారం ఉంది. మొత్తం పాండవులందరూ వచ్చినట్టే అర్జునుడు వస్తే, మొత్తం కౌరవులందరూ వచ్చినట్టే దుర్యోధనుడు వస్తే, మొత్తం మహాభారతం అంతా జరిగినట్లే కృష్ణుడు ఉంటే. ఏం కావాలి ఇక్కడ? ఈ మూడు చాలు. ఇక్కడ మొత్తం భారతం యొక్క క్లుప్త రూపం, గాఢమైన రూపం, ఈ ఒక్కటి మనం మననం చేసుకుంటూ ఉన్న జీవితానికి సాధనాపరమైన అంశం కూడానండి. అందుకే మనం రోజూ చెప్తున్నాం పాండవుల కౌరవుల కృష్ణ పరమాత్మ గాథ ఒకనొక యుద్ధ గాథ కాదు, సాధనకి సంబంధించిన అనేక అంశములు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సౌహృదయులైన మహాత్ములు గ్రహింతురుగాక. ఇక్కడ ఇది కూడా సాధనాపరమైన అంశం. ఇక్కడ ముందు వెళ్ళింది ఎవరు? దుర్యోధనుడు. వాడు అహంకారం చూడండి, అక్కడ స్వామికి శిరస్సు వైపు ఒక ఆసనం ఉంది, తిన్న గవిళ అక్కడ కూర్చున్నట్టు, నిద్రలేస్తే మాట్లాడదాంలే అని. కొంతసేపటికి అర్జునుడు అక్కడ ప్రవేశించాడు. ఆ ప్రవేశించి కృష్ణుని నిద్రిస్తున్నాడని తెలుసుకుని లోపలికి వచ్చినవాడు కృష్ణుని చరణాల చెంత నిలబడి వినయంగా ఉన్నట్టండి. ఇక్కడ ఆ పాదాల దగ్గర ఉన్నాడు. కొంతసేపటికి కృష్ణుడు నిద్రలేచాడు. అసలు నిద్ర అయితే కదా సులభం. నిద్రలేస్తూనే చూసేట ఎవరిని? అర్జునుణ్ణి. ఇది చూడండి, ఇక్కడ ఎవడు అహంకారాన్ని వదిలి పాదాలను ఆశ్రయిస్తాడో వాడిపైనే భగవంతుడి కటాక్షం ముందు పడుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. చూశాడు, చూసిన వెంటనే అర్జున ఎప్పుడొచ్చో అన్నట్ట, వెంటనే తిరిగాడు. ఓహ్, నువ్వు వచ్చావా? సుయోధన చాలా బాగుంది, మీరిద్దరూ వచ్చారు, కూర్చొని కూర్చొని వాళ్ళకి చేయవలసిన సత్కారాలన్నీ చేశాడు. ఇంతకు మీరు దేనికి వచ్చారు అనగానే ఇద్దరు చెప్పారు, నీ యొక్క సైన్యమంతా మాకు సహాయంగా రావాలయ్యా, నువ్వొక్కడువి నీ సైన్యము సహాయం ఉంటే ఇంకేం కావాలి, నీ సైన్యం ఒక్కటి సహాయం ఉంటే చాలు మేము యుద్ధంలో జయించినట్లే. ఇద్దరు దానికోసం వచ్చారా? ఇద్దరు వచ్చి ఇదేమైనా బాగుందయ్యా, ఒకరు ముందు ఒకరు వెనకైనా పోని మొదలొచ్చిన వాళ్ళే తీసుకెళ్ళేవారు. ఇద్దరు ఒకే సమయంలో ఒకే ప్రయోజనం కోసం వచ్చినప్పుడు నేను ఎలా చేయగలను చెప్పు ఇప్పుడు? నేను నా సైన్యము కావాలి, ఇది మీరిద్దరూ అడిగారు, నేను నా సైన్యము, ఇది మహాకష్టం. కాబట్టి ఒక పని చేద్దాం, దీన్ని భాగిద్దాం. భాగించేటప్పుడు ఎంచుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అంటే, ముందు నేను వచ్చాను కదా అన్నట్టెవరు? దుర్యోధనుడు వెంటనే అంటున్నాడు ఇక్కడ, భవాన్ అభిగత పూర్వం అత్రమే నాస్తి సంశయ. నువ్వు ముందొచ్చే వనడంలో సందేహం లేదు, కానీ దృష్టస్తు ప్రథమం రాజన్ మయా పార్థో ధనంజయ. నువ్వు ముందొచ్చావు, నేను ముందు చూశాను అర్జునుణ్ణి. ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను చూచితే బంధుగులన్న అంశమిది పాడియగున్ అన్నారు తిరుపతి వెంకట కౌలు. మరి మా తిక్కన గారు ఏమంటున్నారు, నీ విట మున్న వచ్చితిది నిక్కము పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు ఇద్దరుకు గౌరవమొప్పక తోడుపాటు సద్భావము దీనికి తెరకు తప్పక యుండగ నెర్పరించదని. ఇది సమస్య కాదు, సమస్యకు నేనే పరిష్కారం చెప్తాను. ఈ వల్ల పెట్టులట్ల తగ నీవును ఈతడు కోరికొండుగిన్ నాపాటియ పదివేవురు. మీరేమన్నారు, మీరు వచ్చిన వాళ్ళు బలం కోసం వచ్చారు కదా, నాతో సమానమైన బలిష్ఠులు మహాయోధులు నారాయణులు అని పేరు కలిగిన గోపాలకులు అర్బుద సంఖ్య అన్నాడు మూలంలో. దీనికి చాలామంది లక్షల సంఖ్యలో అనువదిస్తారు, కానీ తిక్కన గారు పదివేవురు అన్నారు. మొత్తానికి చాలా పెద్ద సంఖ్య అనుకుంటే చాలు, లక్షలు అర్బుదములు నమ్మలేని వాళ్ళు పదివేలుతో సరిపెట్టుకోండి, నమ్మిన వాళ్ళు నమ్మచ్చు. మొత్తానికి ఇంత సైన్యం నా దగ్గర ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. ఉన్నాను కదా అని నా యుద్ధం మీద ఆశ పెట్టుకోకండి, నేను ఆయుధం విడిచిపెడతాను. దేవాయుధి దురాదర్శ భవంత్యేకస్య సైనికా అయుధ్యమాన సంగ్రామే న్యస్తశస్త్రోహమే. నేను న్యస్తశస్త్ర అంటే అస్త్రశస్త్రాలు విడిచిపెట్టి న్యస్తశస్త్ర ఆయుధం విడిచిపెట్టి ఉంటాను, ఒక్కడనే ఉంటాను, ఏమీ చేయను, నేను ఒకవైపు ఉంటా. మొత్తం ఇంతకు చెప్పిన సైన్యములు పదివేవరో లక్ష, వాళ్ళందరూ ఒకవైపు ఉంటా. ఇందులో ఎంచుకోండి, మొట్టమొదటి ఎంచుకోవలసిన వాడు ఎవరంటే, మొట్టమొదటి నేను ఎవరిని చూశాను వాడు, పైగా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు చిన్నపిల్లల్ని ముందు కోరుకోమనాలి. ప్రావరణం తు బాలానాం పూర్వం కార్యమితి శృతి. కోరుకునేటప్పుడు ఏదైనా లాభము కోరుకునేటప్పుడు మాత్రం చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వాలండి, కష్టం భరించాల్సి వచ్చినప్పుడు ముందు పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వాలి. శాస్త్రం ఏం చేస్తాం ఇక్కడ, ధర్మం తప్పడుగా మా స్వామి అందుకుంటున్నాడు. ప్రావరణం తు బాలానాం పూర్వం కార్యమితి శృతి తస్మాత్ ప్రావరణం పూర్వం అర్హ పార్థోధ నిశ్చయం పార్థో ధనంజయ. ఈ ధనంజయుడు మొట్టమొదటి కోరుకోవడానికి అర్హుడు అనగానే దుర్యోధనుడికి అంత కోపం వచ్చింది, దిగమింగుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే పుచ్చుకెళ్లాల్సిన వాడు ఏమి ఇక్కడ కోపం ప్రకటిస్తారండి అనిష్టం. కానీ మనస్సులో అనుకుంటున్నాడు, ఎంతైనా కృష్ణుడు పాండవ పక్షపాతి అనిపించుకున్నాడు. మొదటి కోరుకునే అవకాశం ఆయనకిస్తే అర్జునుడు ఏం తెలివి తక్కువవాడా? ఎవడైనా తెలివైన వాడు ఈ ఒక్కడిని కోరుకోడు, ఆ సైన్యాన్ని కోరుకుంటాడు. అతను మొత్తం సైన్యాన్ని తీసుకుంటాడు, ఇంకా నా మిగిలింది ఎవడు, ఈయన ఒంటరి. పైగా ఆయుధం పట్టట్ట తీసుకుపోయి ఏం చేసుకుంటా, కంచిగరుడి సేవ. కానీ మౌనంగా ఊరుకున్నాడు, ఆశ పోయింది మొత్తం. ఇతను తీసుకుపోతా ఏం చేస్తాను, ఇతను తీసుకుపోయి అక్కర్లేదు అనుకుంటున్నాడు మనసులో. ఈ లోపల అర్జునుడు తడుముకోకుండా అన్నటువంటి మాట ఏమిటంటే, నాకు నీతో సమానమైన 10 లక్షల సైన్యం అవసరం లేదు, నువ్వు ఒక్కడివి చాలయ్యా, యుద్ధం చేయకపోయినా ఆయుధం పట్టకపోయినా అన్నాడు. ఇక్కడ వెంటనే అర్జునుడు తెలివైనవాడు అనుకున్నాను కానీ పరమ మూర్ఖుడయ్యా అన్నట్ట. ఎవరు? దుర్యోధనుడు. ఇంతకు ఎవరు మూర్ఖుడు? మరి వీరందరూ కలిసి తీర్మానించారు. ఏం చేస్తాం, కొంచెం ఆలోచించండి, ఇంతమంది మంది అక్కడ ఉంటూ ఉంటే ఒక్క స్వామిని మాత్రమే కోరుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప ఆంతర్యం ఉంది. మొత్తం బాహ్యంగా కనబడే భౌతిక బలం కాదు, అసలు బలం ఏమిటయ్య అంటే ధర్మబలం, ధర్మస్వరూపుడైన దైవము యొక్క బలం. ఇది ఒక్కటి ఉంటే బాహ్య బలములు ఎన్నున్నా జయించవచ్చు. భారతం నవీన నాగరికతకి సమస్త ప్రపంచానికి ఇచ్చే శాశ్వతమైనటువంటి బోధ ఇది ఒక్కటేనండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం పార్థుడి వైపు ఉన్నామా దుర్యోధనుడి వైపు ఉన్నామా? ఇప్పుడు అడిగేం కదా అని అనద్దండి, కదంతా తెలుసు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు, ఆయన సైన్యము. కొంచెం ఆలోచించండి, తాత్వికంగా ఇందులో పట్టుకోవాలి. ఆయన సైన్యం అంటే అర్థం ఏంటి? ఆయన అధీనంలో ఉన్న శక్తులు అవన్నీ అర్బుదము అంటే కోట్ల సంఖ్య అని అర్థం, లేదా లక్షల సంఖ్య, మొత్తం లెక్కలేనంత లెక్కలేనన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి, అవన్నీ ఆయనవే. అలాగ ఒక్కసారి ప్రపంచంలో చూడండి, లెక్కలేనన్ని శక్తులు ఉన్నాయి, అవునా లేదా? సూర్యుడు, ఆయనకి ఎన్ని శక్తులు? పంచభూతాలు, ఇవన్నీ శక్తులే. అలాగే చుట్టూ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ చుట్టూ ఉన్న ప్రకృతి, ఆఖరికి నీలో ఉన్న ఇంద్రియాలు, వీటి శక్తులు నువ్వు లెక్క పెట్టగలవా? ఇవి అర్బుదములు, ఇవి లక్షలు, ఇవి వేలు. కానీ ఇవన్నీ ఆయన ఎలా చెప్తే అలా వింటాయి. అంతే కదా, సూర్యుడు ఎప్పుడు రావాలో, వాయువు ఎప్పుడు వీచాలో, మన బతుకులు ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు కొనసాగాలో, ఎప్పుడు ముగియాలో మన చేతుల్లో లేవు. ఇది తెలుసుకోండి. ప్రపంచం మొత్తం కూడా ఆయన శక్తులే, ఆయన శక్తులే వ్యాపించున్నాయి. ఆయన ఎలా చెప్తే అలా వింటాయి. ఇప్పుడు ఈ శక్తులు అందరూ కావాలని అడుగుతారా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ శక్తులు ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. అంతే కదా, పంచభూతాల శక్తులు కావాలి, ప్రకృతి శక్తులన్నీ కావాలి. అందుకు ప్రకృతి శక్తులన్నీ ఆయన సేనలు. ఇప్పుడు ప్రకృతి శక్తులన్నీ కావాలంటున్నాం, నిజమే. కానీ ఇవన్నీ ఎవరివో ఆయన కావాలని అంటున్నామా? ఇది ఆలోచించండి. ఇక్కడ ప్రపంచంలో ఉన్న సుఖాలు కావాలని అందరూ అడుగుతారు, కానీ ఈ ప్రపంచ సుఖాలు ప్రపంచము ఎవడి చేతిలో ఉన్నాయో ఆయన్ని మాత్రం ఎవడూ అడగట్లేదండి. అందుకు అందరూ దుర్యోధన పక్షాలే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు ప్రాపంచిక సుఖాలు ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులు అడుగుతున్న మనం అందరం కూడా సేనలు చాలు, నువ్వక్కర్లేదనేవాళ్ళు. అసలు నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, ఈ సేనలు లేకపోయినా చాలనేవాడు అసలు తెలివైనవాడు. ఎందుకంటే ఆయన ఒక్కడుంటే సమస్త శక్తులు ఆయనలోనే ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నాకు దీపం చాలు, కాంతి అక్కర్లేదంటే వాడికి తప్పకుండా దీపము కాంతి రెండూ దొరుకుతాయి. ఇది తెలుసుకోవాలి. అంటే నాకు కాంతే చాలని దీపాన్ని ఆర్పాడు అనుకోండి, కాంతి దొరకదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే ఈ కథ ఎందుకు కీలకమన్నామో మనకు తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే చుట్టూ భౌతిక బలము కోట్ల సంఖ్యలోని ముందు కనబడుతూ ఉన్నా, ధర్మబలము ఒక్కటిగా గోచరిస్తున్నా, ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడే ఒక్క తత్వం చాలయ్యా అన్నిటికీ మూలమైనది. అందుకు అర్జునుడు ఆలోచించి చెప్పలేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. దృఢమైన జ్ఞానముతో ఒకేసారి స్పష్టముగా స్వచ్ఛముగా కోరుకున్నాడు, నువ్వుంటే చాలయ్యా అని. వెంటనే కృష్ణుడు ఎంత పాండవ పక్షపాతిగా చెప్పినా తన ఎత్తు పారలేదు అనుకున్నాడు ఎవడు? దుర్యోధనుడు. వెంటనే మురిసిపోయేట, కృష్ణ ఇంక చేసేదేముంది, నిన్న ఆయన ఎంచుకున్నాడుగా, మిగిలిన సైన్యమంతా నేను తీసుకుంటాను, సరే పో అన్నాడు ఆయన. గర్వంతో బయలుదేరాడు ఎవరు? దుర్యోధనుడు. సంతోషంతో తృప్తి చెందాడు అర్జునుడు. తెలుసుకోండి ఇక్కడ. బయలుదేరిపోయారు. తిన్నగా దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు? బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. తిన్నగా బలరామా, కృష్ణుడి సైన్యమంతా నాకు వచ్చేసింది, నువ్వు నా వైపు ఉండాలి అన్నాడు. ఆ సభలో సాత్యకి చేవాట్లు పెట్టాడు. అయ్యా నేను ఆ మాట అంటే పొరపాటు నిన్ను పాండవులను తక్కువ చేశానంతే. ఏమైనా నాకు వీరు వారిని భేదం లేదు, కానీ ఈ విషయంలో మా కృష్ణ పరమాత్మ ఆయన్ని నేను విడిచిపెట్టి ఉండలేను గనక, పైగా నా మాట అక్కడ పోయింది గనక, నేను ఇటు కాదు అటు కాదు ఎవరి వైపు ఉండను, నా మాన నేను ఉంటానని మోహనుభాడు ముందే అంగీకరించాడు ఎవడు? బలరాముడు. ఇంకా చేసేదేముంది? అక్కడి నుంచి బయలుదేరాడు దుర్యోధనుడు. ఇటువైపు అర్జునుడు కూడా బయలుదేరబోతూ ఉంటే కృష్ణుడు అన్నాడు, దుర్యోధనుడు వెళ్ళిపోయాడు కానీ కాసేపు కూర్చో మాట్లాడదాం అన్నట్టు. కూర్చున్నాక, అసలు నువ్వు వెర్రివాడివి, యుద్ధం చెయ్యనని చెప్పాను పో, నేను ఏదో చక్రం తీసాను ఏదో అనుకుంటే యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అని కూడా చెప్పాను, ఒక్కడి నేను చెప్పాను, నన్నే ఎందుకు కోరుకున్నావు అంటే సంబోధన గొప్పగా చేస్తానండి. హే పురుషోత్తమ అని అనుకుంటే ఏమాట ఇక్కడ, ఓ పురుషోత్తమ నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, నాకు తెలియదా నువ్వేమిటో, నువ్వు సమస్తమును సంహరించడానికి సమర్థుడు, నువ్వు ఒక్కడవే, నువ్వు దగ్గరుంటే సమస్తాన్ని నేనొక్కడనే సంహరించగలను, ఇది కూడా తెలుసుకో. అంతేకాదు నాకు ముచ్చటుందయ్యా, నువ్వు నా రథానికి సారథిగా ఉండాలని ఏనాటి ముచ్చట, అదొక్కటి. ఆయన్ని సారథిగా ఎంచుకుంటే చాలండి, ఈ బతుకు రథాన్ని ఎటు తిప్పాలో మనకేం తెలుస్తుంది, ఆయనకు అప్పజెప్తే ఎటు తీసుకెళ్తాడో అటు తీసుకెళ్తాడు. సారథ్యం వొనరింపు అపార కృపాలీల, ఎల్ల భంగుల నాకు గౌరవమును చిరకాలము కోరినయ్యది. నువ్వు నాకు సారథమనే గౌరవం కట్టే నాకేం కావాలయ్యా, ఇది నా చిరకాలము కోరినయ్యది, చిరకాల వాంఛ ఇది. దీని నిమ్ము గుణరత్న నిధి. సంబోధన ఎంత విశేషంగా చేశారో తిక్కన గారు ఇక్కడ. అటు తర్వాత ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క వద్దకు ద్రుపదుని పురోహితుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడికి పంపించాడు విన్నాం కదా, ఒక్కొక్క మాట చదవాలండి ఇక్కడ. ఆ మాటల తీరు, ఆనాటి రాజనీతి, ఆ ధర్మము సూక్ష్మం, వాటిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం కాకపోతే పండితుల దగ్గర పదార్థములు తెలుసుకుని మరి చదవాలి. కానీ ఏదో కొంచెం అనువాద గ్రంథాలు, సంక్షిప్త గ్రంథాలు చదివేసి భారతం మీద దాడికి వెళ్ళకూడదండి. అర్జునుడి మీదకి దాడికి వెళ్ళినట్టు మసైపోతారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ భారతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మహానుభావుడైనటువంటి ద్రుపద పురోహితుడు వెళ్ళిన మాటలున్నాయి. ఈ మాటల్లో సారమంతా ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా నన్ను ద్రుపదుల వారు పంపారు, ఆ సభలో అందరూ కూడాను నిర్ణయించి చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. పైగా మీకు నేను చెప్పవలసిన వన్న సనాతన ధర్మం ఏదో మీకు తెలుసు. ఇక్కడ కూడా యేషధర్మ సనాతన శబ్దం వాడబడింది. ఇది సనాతనమైన ధర్మం, ఇది శాశ్వతమైన ధర్మం, రాజధర్మం ఇది. రాజధర్మం మీకు తెలిసినదే. ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విశ్రుతౌ. స్పష్టముగా ఇది అర్థం చేసుకుంటే మన బుద్ధికి ముందు స్పష్టత వస్తుందని. దుర్యోధనుడికి స్పష్టత రాలేదు అంటే వాడు ఎలాగు నాశన లక్షణం కలిగిన వాడు కనుక వాడికి రాదు. మనం బాగుపడే లక్షణం కలిగిన వాళ్ళం కనుక మనం అర్థం చేసుకుని ప్రయత్నించేద్దాం. ఇక్కడ ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విశ్రుతౌ తయో సమానం ద్రవిణం పైతృకం నాత్ర సంశయ. ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండురాజు కూడా ఒకే తండ్రికి బిడ్డలు, విచిత్ర వీర్యునికి పుత్రులు. అటువంటిప్పుడు పైతృకమైన ఆస్తి ఇద్దరికీ చెందాలి. కానీ ఇంతవరకు ధృతరాష్ట్రుని పుత్రులు తమ తండ్రి యొక్క ఆర్జన్ని పొందలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, తమ తండ్రి యొక్క ఆర్జన. పైగా ఆయన తండ్రి అయినటువంటి పాండురాజు కూడా, వీళ్ళ తండ్రి మహానుభావుడు, పరాక్రమంతో ఎన్నో జయించి ఆ సంపదలు ఆ రాజ్యములు అన్ని ధృతరాష్ట్రుడికి నివేదించారు. పైతృకమైనటువంటి పూర్వము నుంచి వచ్చిన తరాల ఆస్తితో పాటు పాండురాజు సంపాదించినటువంటి రాజ్యము సంపద కూడా ధృతరాష్ట్రునికి అప్పచెప్పేశాడు అమాయకంగా. ఇదేది పాండవులు ఎప్పుడు కూడా అనుభవించలేదు. ఎందువల్ల? పిత్రార్జితమైన సంపద అంతా ధృతరాష్ట్రుని అధీనంలో ఉండడం వల్ల. ఇది తెలుసుకోవాలి. ధృతరాష్ట్రుడి అధీనంలో ఉన్నప్పుడు తమ తండ్రిగానే గౌరవించారు వాళ్ళు కూడా, వాళ్ళ సంస్కారం అది. ధృతరాష్ట్రస్య ఏ పుత్ర ప్రాప్తం తై పైతృకం వసు పాండుపుత్ర కథం సాన్ సాం అనప్రాప్తాహ పైతృకం వసు. అయ్యా, ధార్తరాష్ట్రులు పిత్రార్జితాన్ని పొందినప్పుడు పాండవులు కూడా పిత్రార్జితాన్ని పొందాలే, కానీ వాళ్ళు పొందలేదు. పొందలేదు కదా, వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తున్నాను మిషతో పనికిరాని ఒక అరణ్యాన్ని ఇస్తే వాళ్ళు తమ బలంతో, వాళ్ళు పరాక్రమంతో ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేశారు, వాళ్ళు పొందారు. ఇది కూడా పైతృక కాదు, వాళ్ళది ఇది. అలా వాళ్ళు సంపాదించుకున్నది, ఇది వరకు తాను తెచ్చుకున్నది, తర్వాత వీళ్ళు సంపాదించుకున్నది, మొత్తం కలిపి దొంగలాడాడు ధృతరాష్ట్రుడు. ఇది తెలుసుకుంటుంది ఇక్కడ. పై పిత్రార్జితంతో పాటు ఇది, అది తన అధీనంలో పెట్టుకుని వాళ్ళకి అందివ్వలేదు. ఆడ తర్వాత మోసంతో కూడిన జూదంలో ఇదంతా హరించారు. మొత్తానికి పునశ్చ వర్జితం రాజ్యం సబలైన మహాత్మభి. వాళ్ళు తమ బలంతో సాధించుకున్నటువంటి ఇంద్రప్రస్థము సంపదలు కూడా తీసుకున్నారు. ఈ రెండిటికీ కూడా ధృతరాష్ట్రుడే నిమిత్తం, కారణం అతడే ప్రధాన కారణం. ఎందుకంటే అతడు జూదాన్ని అనుమతించినవాడు. పోని ఆ జూదం మోసం జూదమైనా వీళ్ళు కూడా మాట ఏమాత్రం అనకుండా, మోసం జూదం చల్లదు అనకుండా అక్కడ చెప్పిన మాటను అనుసరించి వనవాసము అజ్ఞాతవాసము రెండూ చేశారు. ఎన్ని అవమానాలు పొందారు. మొదట ఇక్కడ సభలో జరిగిన అవమానం ఒక్కడు కూడా మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. అజ్ఞాతవాసంలో వాళ్ళు పడిన కష్టాలు. చిత్రం ఏంటంటే అన్ని తప్పుల్ని కూడా వెనక్కు పెట్టి క్షమతో పాండవులు ఇప్పుడు కౌరవులతో సంధినే కోరుకుంటున్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినవలసినవంటి సామాన్యమైన అంశం కాదు. ఇది జాగ్రత్తగా వింటే తర్వాత యుద్ధమంతా హాయిగా వెళ్ళిపోతుంది. మనకి సంధినే కోరుకుంటున్నారు. ఇప్పుడు పాండవుల యొక్క నడవడి, దుర్యోధనుడి ప్రవృత్తి తెలిసిన వాళ్ళు ఉభయుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జననష్టం కలగకుండా, యుద్ధం కలగకుండా ఉండాలి అంటే పాండవులకు ధర్మబద్ధంగా రావలసిన పైతృకమైన రాజ్య సంపదతో పాటు వారి స్వబలంతో ఆర్జించుకుని జూదంలో మీరు గెలిచినటువంటి ఇంద్రప్రస్థము ఇతర సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి అందించాలి. అయినా కాకుండా యుద్ధం చేయాలని అనుకుంటున్నాడే దుర్యోధనుడు. ఒకవేళ అనుకుంటే అతడి కారణం నిరర్థకమని తెలుసుకోవాలి. ఒకటే దానికి సంబంధించిన అంశం ఏంటంటే పాండవులు కౌరవుల కంటే బలవంతులు. ఇందులో ప్రతి మాట ఏవి సారవాక్యములు అవి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఒక్కటి జారిపోయిందా తర్వాత భారత కథ అర్థం కాదు. మొత్తం ద్రుపద పురోహితులు చెప్పిన మాటల్లో ఉంది మొత్తం భారత కథ అంతా కూడా. పైగా ఇప్పటికే యుద్ధం చేయడానికి గాను 7 అక్షౌహిణుల సేన సిద్ధమయ్యింది సుమా పాండవుల చెంత. కనుక రాజ్య భాగాన్ని మీరు ఇవ్వండి, ఇంకా సమయం మించిపోలేదు. అర్జునుడి వెనకాల కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మొత్తం వారి బలమంతా ఉంది, ఇది తెలుసుకుని మీరు ప్రవర్తించండి అనగానే వెంటనే భీష్ముడు సమర్థిస్తూ మాట్లాడాడు. అందరి హితం కోరేవాడిని గనక చెప్తున్నాను, పాండవుల 5 కురువంశంతో సంధి చేసుకుంటాం అనుకోవడమే వీరి యొక్క అదృష్టం అన్నాడండి. గొప్ప మాట, ఈ మాట చాలా తెలుసుకోవాలి. వాళ్ళు సంధి కోరుకోవడమే వీరి అదృష్టం. ఎందుకంటే వీళ్ళు చేసిన అవమానాలు, చంపాలని చేసిన ప్రయత్నాలు ఇన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు నేరుగా యుద్ధానికి వచ్చి సంహరించారు. కానీ సంధిని కోరుకుంటున్నారంటే కౌరవులకి బ్రతికి బట్ట కట్టగలిగే భాగ్యం ఉందన్నమాట. కనుకని పాండవులు యుద్ధం చేయకూడదు అనుకోవడం కూడా ఒక భాగ్యం మనకి. అయితే ఇతడు చెప్పిన మాట కొంచెం కఠినంగా ఉండవచ్చు, బ్రాహ్మడు కదా కఠినంగానే ఉంటుంది అన్నట్టు. అప్పటి మాటలండి ఇవన్నీ కూడా. ద్రుపద పురోహితుడు మాటను అంత కఠినంగా చెప్పాడు. మొత్తానికి ధర్మంగా పిత్రార్జితమంతా పొందడానికి కావలసిన అధికారం పాండవులకు ఉన్నది ఇది చెప్పడం. ఈయన చెప్పినట్లు ఒకవేళ కాదని దుర్యోధనుడు అంటే ఒక్క అర్జునుడు చాలు మనందరినీ మట్టు పెట్టడానికి గుర్తుపెట్టుకోండి అన్నాడు. అనగానే కర్ణుడు ఇక్కడ కూడా చూడండి, ప్రతి ప్రమాదానికి ప్రేరకుడు కారకుడు వీడే అవుతున్నాడు కర్ణుడు అన్నట్ట. ఎవరితో వచ్చిన దూతది వీడికి ఎందుకండి మధ్యలో వీడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, మళ్ళీ అప్పుడు జరిగినవన్నీ ఏకరూ పెట్టక్కర్లే, అందరికీ తెలుసు అన్నట్టు. ఇక్కడ అందరికీ తెలిసినదే, మళ్ళీ అది చెప్పడం ఎందుకు? ఒక్కటి, దుర్యోధనుడు కోసం శకుని ఆడాడు, మొత్తం ఓడించాడు. వీళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోయారు. నియమానుసారం అడగడం వేరు, మొత్తం నా వెనకాల మత్స్య దేశం పాంచాల దేశం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం ఏమిటి? ఇన్ని రాజ్యములు నా వెనకాల ఉన్నాయంటే బెదిరిస్తున్నాడా? బెదిరించి అడిగితే మా రాజు ఇవ్వడు, బతిమాలు అడిగితే ఇస్తాడు. బతిమాలుతారండి వాళ్ళ సంపదని వాళ్ళు. చూడండి కర్ణుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు. పైగా మొత్తం అజ్ఞాతవాసం సంపూర్ణంగా చేశారనడానికి ఎరుకేమిటి, మాకు దొరికిపోయినట్టే లెక్క. కనుక వాళ్ళు మళ్ళీ వనవాసం ప్రారంభించాలన్నట్టండి. దుర్మార్గుడు లేని ఊహలు కూడా తెచ్చారు ఇక్కడ. వెంటనే అందరూ మందలించారు. ముందు భీష్ముడు అన్నట్ట, ఓ రాధేయ, ఈ మాట్లాడడానికి సిగ్గు లేదు, ఆరుగురం మహారథికులం బయలుదేరాం, నువ్వు నేను కృపాచార్యుడు అశ్వత్థామ ద్రోణులు వారు అబ్బా ఈ కర్ణుడు అందరం బయలుదేరాం. అయితే ఏమైందిట, నీ పరాక్రమం అక్కడే చూపించాం, మేము దెబ్బలు తిని మూర్చిపోయి పారిపోయాం, నువ్వు ఒక్క దెబ్బ తినగా వెనక్కి పారిపోయావు, వచ్చావా? ఇలా తమరు పరిగెత్తి రెండు మార్లు మూడు మార్లు చేసింది అదే, ఏమిటి నీ యొక్క ధైర్యం చెప్పు. నీ మాటలు వింటే దుర్యోధనుడితో పాటు మనమందరం మట్టి కరుస్తాం, గట్టిగా చెప్పాడు ఇక్కడ. వెంటనే అక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నట్ట, భీష్ముడు మనకి హితం పలికాడు గనక నేను ఈ విషయం తెలుస్తాను, నేను వెళ్ళన్నట్టండి. ఇక్కడ సంజయుణ్ణి పిలిచాడు. సంజయుణ్ణి పిలిచి, సంజయ నువ్వు వెళ్ళి మాట్లాడు నాతరపున అని ఇక్కడ ధృతరాష్ట్రుడు కొన్ని మాటలు చెప్పాడు. సంజయుడు తీసుకువెళ్తా అండి. ధృతరాష్ట్రుడు దుర్బుద్ధి ఎంత గొప్పగా ఉందో మనకు తెలుస్తుంది. ఆ మాటలు కృష్ణుడు ఎలాంటి మాటలు చెప్తాడో అద్భుతమైన సన్నివేశం అది. సంజయుడు బయలుదేరాడు ఉపప్లావ్యము వద్ద ఉన్నటువంటి పాండవుల్ని కలవడానికి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ కూడా అక్కడున్నాడు. వెళ్ళిన సంజయుడు ఏమున్నాడు, తర్వాత సంజయ రాయభారం కృష్ణ రాయభారం, అద్భుతమైన సన్నివేశాలు రేపటి రోజున మనం చెప్పుకోబోతున్నాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.